ధర్మం 17వది. జీవితాన్ని ఆనందించడం నేర్చుకో. చింతించే అలవాటుని అలవర్చుకోకు. జీవితంలో మర్మం అన్నది లేదు, కానీ జీవితానికి తన సొంత నీడ ఉంటుంది. అందరు వ్యక్తులు వారు ఎక్కడికి పోయినా తమ నీడను తీసుకువెళ్తారు. నీ నీడ వేలాది వేల భావాలు, ఆలోచనలు, కోరికలు, అనుభూతులతో నిండి ఉన్న ఒక సంచి లాంటిది. దురదృష్ట మానవులు ఈ భారాన్ని తమ ఆఖరి శ్వాస వరకు మూసుకొని వెళ్తుంటారు. పైన ఉదహరించిన కోరికలను తీర్చుకోవడంలో వ్యక్తి కొన్ని బాధ్యతలను ఆరోపించుకుంటాడు. వారు దాన్ని ధర్మాలు అంటారు. ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం తను జన్మించిన కుటుంబం యొక్క సమిష్టి ధర్మానికి లేక తను ఉంటున్న సంఘానికి కానీ విభేదించరాదు. సర్దుకొని పోవడం సంతృష్టికి దారితీస్తుంది.